చెరువులో మునుగుతుంటే తడి తడాంగం అంటది కదా, నిండ మునుగు నిప్పుగుంటది, జంట మునుగు గొప్పగుంటది, ఎంత మునిగినా తనిది తీరదు ఇవాళ. పోయే బిడియాలు మెత్త మెత్తగా చేపలు తగిలి మెలికలు తిరిగే పరువాలు, మత్తు మత్తుగా చేతులు తగిలి బిగుసుకుపోయే బిడియాలు. నీటి గుడిసెలో నిన్ను కలిసిన తమాషా, ఓలత నాజత ప్రేమ చెరువులో మునుగుతుంటే బలె మజాగా ఉంటది గురు. సన్న సన్నగా ఊపిరి తగిలి సల సలకాగే అందాలు, చిన్న చిన్నగా చిలిపి చెట్టలే ముదురుతుపోయే సరసాలు, సన్న సన్నగా ఊపిరి తగిలి సల సలకాగే అందాలు, చిన్న చిన్నగా చిలిపి చెట్టలే ముదురుతుపోయే సరసాలు. ఎక్కడో ముడుచుకుపోయే ఒడిలో ఆ ముడి పడిపోయే చలిలా, ముడుచుకుపోయే ఒడిలో ఆ ముడి పడిపోయే చలిలా, చిత్తు చిత్తుగా హత్తుకుపోయిన మజాలో. రాగురు రాగురు ప్రేమ చెరువులో మునుగుతుంటే తడి తడాంగం అంటది కదా, ఈడమునుగు మెచ్చగుంటది, ఆడమునుగు లోతుగుంటది, ఎంత మునిగినా తనివి తీరదు ఇవాళ. రాగురు రాగురు ప్రేమ చెరువులో మునుగుతుంటే